81 ముముక్షువుల కర్తవ్యం. విచారయాచార్య పరంపరాణాం మతేన సత్యేన సితేన తావత్ యావద్విశుద్ధం స్వయమేవ బుద్ధ్యా. హేనున రూపం పరమభిపైషి ముడోట్వ్యే డోట్ ప్రడోట్ సా 19 శ్లో 35. కనుక ఓ రామ, నువ్వు మంచి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించు. గురుపరంపరకు సమ్మతమైన పరిశుద్ధమైన సత్యమార్గంలో విచారణను కొనసాగించు. ఎప్పటిదాకా అంటే ఏ అవధులూ లేని శుద్ధ బ్రహ్మతత్వాన్ని నీ బుద్ధితో నువ్వే ఎప్పుడూ సాక్షాత్కరింపచేసుకోగలుగుతావో అప్పటిదాకా నీ విచారం కొనసాగించు. ఈ విధంగా ఇప్పటివరకు తన బోధనా ప్రణాళికను, తను చెప్పబోయే సిద్ధాంతంలోని ప్రధాన భాగాన్ని ముందుగానే సూచించిన వశిష్ఠుడు, ఇలాంటి ఉత్తమ జ్ఞానం గల సద్గురువులను గుర్తించు అని చెప్పదలుచుకున్నాడు. ఎందుకంటే గురుపరంపరకు సమ్మతమైన విచారాన్ని కొనసాగించాలని చెప్పాడు గదా. అంతేగాక ఆ గురుపరంపర ద్వారా జ్ఞానాన్ని ఎలా అందుకోవాలో ఆ విధానాన్ని కూడా ఆయన బోధించదలుచుకున్నాడు. దానికోసం 20వ సర్గలో సద్గురువుల యొక్క సమదమాది సదాచార లక్షణాన్ని వివరించడానికి ఉపక్రమించాడు. వశిష్ఠుడు ఇలా అన్నాడు. ఆయసర్వ్ 103. రామ, మనిషికి ఆత్మతత్వజ్ఞానం వృద్ధి పొందాలంటే రెండు ముఖ్య మార్గాలున్నాయి. ఒకటి ఆర్యసంగము, రెండు శాస్త్రయుక్తి. ఇవి గాక సమదమాదులను కూడా సంపాదించుకోవాలి. మానవుడు మున్ముందుగా తన ప్రజ్ఞనంతా సత్సంగము, శాస్త్రయుక్తి మొదలైన వాటిని పెంచుకోవటంలో వినియోగించాలి. అలా చేస్తే ఆ సత్పురుషులలో ఉన్న మహాపురుష లక్షణాలు వీడికి అబ్బుతాయి. అన్ని సద్గుణాలు ఒకే సత్పురుషుడిలో ఉండటం సులభ సాధ్యం కాదు. అందువల్ల ఎవరెవరిలో ఏ ఏ ప్రశస్త గుణాలు ప్రకాశిస్తూ ఉంటాయో వాళ్లవాళ్ల దగ్గర వాటిని నేర్చుకోవాలి. తద్వారా తన బుద్ధిబలం పెంచుకోవాలి. సత్పురుషులంటే ఎవరు, మహాపురుషులంటే ఎవరు? సమదమాది సద్గుణాలతో పాటు సమ్యక్ జ్ఞానం ఉన్నవారే సత్పురుషులు, వారే మహాపురుషులు. రామ, సమదమాదులు ఉండాలి, జ్ఞానము ఉండాలి. ఏ ఒక్కటి చాలదు, రెండు కలవందే సిద్ధి రాదు. రామ, సమదమాదులు, జ్ఞానం అనే ఈ రెంటికీ పరస్పర పోషకత్వం ఉంది. సమదమాదుల వల్ల జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం వల్ల సమదమాదులు పెరుగుతాయి. ఎలాగంటే వానలు బాగా పడితే పంటలు బాగా పండుతాయి, పంటలు బాగా పండితే యజ్ఞయాగాదులు జరిగి వానలు బాగా పడతాయి. ఇలా వానలకు యజ్ఞాలకు పరస్పర పోషకత్వం ఉన్నట్టే సమదమాదులకు జ్ఞానానికి సదాచారానికి అన్యోన్యాశ్రయం ఉందని ఇప్పుడే చెప్పుకున్నాం. కనుక సాధకుడు వీటిలో ఏ ఒక్కదాన్ని గట్టిగా ఆచరించినా రెండోది దానంతటా అదే వస్తుంది. పల్లెల్లో రైతు పిల్లల్ని చూడు. రైతుల్లో మగవాళ్లంతా కష్టపడి పనిచేసి పొలాలు పంటలమీద ఉన్నప్పుడు పిట్టలు కంకులు కొరికి వేయకుండా తోలటం కోసం ఆడపిల్లల్ని కాపలా పెడతారు. ఆ పిల్లలు మంచెలమీద నిల్చొని పక్షులు వచ్చినప్పుడల్లా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇలా పక్షుల కోసం కాచుకొని కూర్చొని చప్పట్లు కొట్టడం విసుగ్గా ఉంటుంది. తాము చేసే పని బోర్ కొట్టకుండా సంతోషంగా ఉండేందుకోసం ఆ పిల్లలు చేతులతో గట్టిగా తాళం వేసుకుంటూ బిగ్గరగా పాటలు పాడుకుంటూ ఉంటారు. దానివల్ల ఒక ప్రక్క పిట్టలను తోలినట్లు అయింది, మరో ప్రక్క సంగీత సాధన చేసినట్లు అయింది. అలాగే సాధకుడైన వాడు సంతోషపూర్వకంగా సమదమాదులు సాధన చేస్తే చప్పట్లతో సంగీతం వచ్చినట్లు జ్ఞానం కూడా దానంతటా అదే వస్తుంది. లేదా ఆ సాధకుడు జ్ఞాన సాధనే చేస్తే సంగీతంతో పాటు చప్పట్లులాగా సమదమాదులు వాటంతటా అవే వస్తాయి. రామ, ఇప్పటికీ నేను నీకు మోక్షాన్ని పొందగోరే ముముక్షువు ఏ రకంగా వ్యవహరించాలో ఆ ముముక్షు వ్యవహారమంతా కూడా వివరించాను. నా ప్రణాళికలో ముముక్షు వ్యవహార ప్రకరణం ఇక్కడికి పూర్తయింది. తథోపదిశ్యతే సమ్యక్ ఏవం జానక్రమో ధునా ము వ్య డొట్ ప్రడొట్ స 20 శ్లో 12. ఇక నీకు జ్ఞానక్రమాన్ని ఉపదేశిస్తాను. ఈ జ్ఞానక్రమంలో మొట్టమొదటిది ఉత్పత్తి ప్రకరణం. ప్రపంచమంతా మనస్సంకల్పం వల్లే విడుదల అవుతోందని, ఇది మనోరాజ్యంలాగా విజృంభిస్తుందని ఈ ఉత్పత్తి ప్రకరణంలో వివరిస్తానని నీకు పూర్వమే చెప్పాను. ఇక ఉత్పత్తి ప్రకరణంలోకి ప్రవేశిద్దాం.